వలలా వలపు వలలా లేసెనుగా మనసునిలా తలిమే తలపు నదిలో మునిగిపోయా తెలని కదలా కలలే కరిగి కడలై పొంగెను ఎదలో కన్నీరలలా చితిలో బతుకు చితిలో విరహ జ్వాలే దహించెదిలా ఏదో చెలిమిలా ఎదలో నువ్వుగా నువ్వే ఎదురుగా లేనే కుదురుగా చేరువైనా దూరముందే చేరలేనంతగా తెలిసి కూడా మనసు నిన్నే కోరనే వింతగా వలలా వలపు వలలా లేసెనుగా నా మనసు నిలా తలిమే తలపు నదిలో మునిగిపోయా తెలని కదలా కలలే కరిగి కడలై పొంగెను ఎదలో కన్నీరలలా చితిలో బతుకు చితిలో విరహ జ్వాలే దహించెదిలా మనసుతో